నల్లబిలాలు పుస్తకం 5వ భాగం. మరి దీనిని ఎలా పరీక్షించటం? సైరస్ బి మీద నిజంగా అంత గురుత్వాకర్షణ శక్తి ఉందని ఎలా చెప్పడం? 1925లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే జర్మన్ స్విస్ శాస్త్రవేత్త ఓ కొత్త గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి గురుత్వానికి విరుద్ధంగా కదులుతున్నప్పుడు దాని తరంగ దైర్ఘ్యాలన్నీ కాస్త పెరుగుతాయి. గురుత్వాకర్షణ పెరుగుతున్న కొలది తరంగ దైర్ఘ్యాలు పెరుగుతాయి. కంటికి కనిపించే తరంగాలలో అత్యంత దీర్ఘమైనవి ఎర్ర కాంతి తరంగాలు. అంటే కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం పెరుగుతున్నప్పుడు ఆ కాంతి ఎర్రకాంతికి సన్నిహితంగా మారుతుంది అన్నమాటే. అంటే ఆ కాంతి ఎర్రబడుతుంది అన్నమాట. అంటే వర్ణమాలలో ఎరుపు దిక్కుగా మారుతుంది అన్నమాట. దీనినే గురుత్వ సంబంధిత అరుణ విస్థాపన అంటే గ్రావిటేషనల్ రెడ్షిఫ్ట్ అంటారు. సూర్యుడి గురుత్వం చాలా ఎక్కువే, అయినా దానివలన జరిగే అరుణ విస్థాపన కొంచెమే ఉంటుంది. అంత కొంచెం మార్పుని ఖచ్చితంగా కొలవటం చాలా కష్టం. కానీ అత్యంత బలమైన గురుత్వాకర్షణ గల సైరస్ బి సంగతి ఏంటి? 1925లో సైరస్ వర్ణమాలని మొట్టమొదట అధ్యయనం చేసిన వాడు ఆడమ్స్ మరోసారి ఆ వర్ణమాలని అధ్యయనం చేశాడు. ఐన్స్టీన్ ఊహించినట్లే వర్ణమాలలో అరుణ విస్థాపన కనిపించింది. సైరస్ బి చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంది. సైరస్ బి చాలా చిన్నగా అత్యంత సాంద్రంగా ఉంటుంది అనటానికి అది చివరి ఆధారం. మరి సైరస్ బి అలా ఉంటే తెల్ల మరుగుజ్జుతారలు అన్నీ అలానే ఉంటాయని అనుకోవాలి. మన సూర్యుడు కూడా ఏదో ఒకరోజు అలాగే తయారవుతాడు. మరి తార ఇంకా కుంచుకుపోతూ ఉన్నప్పుడు ఆ నిపాతం మధ్యలో ఆగిపోయి తార తెల్ల మరుగుజ్జుగా మారటానికి ఏమిటి కారణం? తార పూర్తిగా కుంచుకుపోయి బిందు రూపంలోకి ఎందుకు మారదు? పరమాణువులలో ఎలక్ట్రాన్ కర్పరాలు అన్నీ ధ్వంసం అయినా ఎలక్ట్రాన్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి కదా. కేంద్రకాల కన్నా ఈ ఎలక్ట్రాన్లు ఎక్కువ స్థలం ఆక్రమిస్తాయి. ఇవి తెల్ల మరుగుజ్జుతారలు పూర్తిగా కుంచుకుపోకుండా ఆపుతాయి. తార భారం పెరుగుతున్న కొలది దాని గురుత్వాకర్షణ బలం పెరుగుతుంది. తారా పదార్థం ఇంకా దట్టంగా సాంద్రంగా మారుతుంది. సైరస్ కన్నా ఎక్కువ ద్రవ్యరాశి గల తెల్ల మరుగుజ్జు ఇంకా సాంద్రంగా మారి సైరస్ బి కన్నా చిన్నదవుతుంది. మరి తెల్ల మరుగుజ్జు తారల బరువు మరీ ఎక్కువ అయితే? 1931లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అనే భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఈ ప్రశ్నని అధ్యయనం చేశాడు. తెల్ల మరుగుజ్జుతార ద్రవ్యరాశి మరీ ఎక్కువ అయితే దాని గురుత్వం ఎలక్ట్రాన్ల వ్యతిరేకతని అతిక్రమించి పూర్తిగా కుంచుకుపోతుంది. అలాంటి పూర్తి నిపాతనం జరగటానికి తార ద్రవ్యరాశి ఎంత ఉండాలో ఆయన అంచనా వేశాడు. దాని ద్రవ్యరాశి మన సూర్యుడికి 1.4 రెట్లు ఎక్కువ ఉండాలి. దానినే చంద్రశేఖర్ పరిమితి అంటారు. అంతవరకు ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నా అధ్యయనం చేసిన తారలు అన్నీ చంద్రశేఖర్ పరిమితి కన్నా తక్కువ ద్రవ్యరాశి గలవే. దీనితో ఓ చిక్కు ప్రశ్న తల ఎత్తుతుంది.